భౌతిక శాస్త్రం ఎలా మారింది. పుస్తకం 7వ భాగం. నిజం చెప్పాలంటే జేమ్స్ వాటికి ముందు కూడా ఆవిరి యంత్రాలు ఉండేవి, కానీ వాట్ తన అద్భుత నిర్మాణ కౌశలంతో పూర్వపు నిర్మాణాన్ని సమూలంగా మార్చేశాడు. 1780 కల్లా శక్తిగా ఆవిరి బాగా వినియోగంలోకి వచ్చింది. పారిశ్రామిక విప్లవానికి పునాది వేసింది. పారిశ్రామిక ఉత్పత్తి పెరిగింది. ఆవిరి రైట్లు, ఆవిరి ఓడలు, పత్తి మిల్లులు మొదలైనవి మొదలయ్యాయి. ఈ తిరుగుబాట్లు పరిపాటి అయిపోయాయి. ఈ విప్లవ పదాన్నే అనుసరిస్తున్న వాళ్ళు ఉన్నారు అమెరికాలో, ఇక ఫ్రాన్స్లో. ఈ గందరగోళంలో కౌంట్ రంఫోర్డ్ ఉష్ణం యొక్క నిజస్వభావం గురించి ఆలోచించసాగాడు. ఉష్ణం చలనాన్ని కలిగిస్తుంది, అలాగే చలనం ఉష్ణాన్ని కలిగిస్తుంది. ఈ రెండింటికి సంబంధం ఉందా? లోకాభిప్రాయం రంఫోర్డ్కి వ్యతిరేకంగా ఉంది. ఉష్ణం ఓ బరువులేని ద్రవ్యం. రాపిడి వల్ల ఈ ద్రవ్యం ఊరి ఉష్ణం పుడుతోంది. ఇత్తడి ముక్కలో రంధ్రం చేస్తున్నప్పుడు పుట్టిన ఉష్ణాన్ని కొలిచాడు రంఫోర్డ్. ఇత్తడిని కరిగించడానికి అవసరమైన ఉష్ణం కన్నా ఎక్కువ ఉష్ణమే పుట్టింది. ఉష్ణమంతా ఇత్తడి నుంచే పుట్టే అవకాశం లేదు, కనుక రాపిడి నుంచి ఉష్ణం పుడుతుందన్న మాట. లెవోషియర్ వాదం తప్పని నిరూపించిన తరువాత లెవోషియర్ మరణానంతరం అతడి భార్యని రంఫోర్డ్ పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆ సంసారం ఎంతో కాలం సాగలేదు. ఆ రోజులలో విద్యుత్కు విఖ్యాతి పెరగసాగింది. 18వ శతాబ్దం కల్లా 2 రకాల విద్యుచ్ఛక్తులు ఉన్నాయని తెలిసింది. విద్యుత్తును ఎలా నిల్వ చేయాలో తెలుసుకున్నారు. లేడెన్ జాడీలో 2 లోహాలను వేరు చేస్తూ ఓ గాజు ఉంటుంది. ఈ లేడెన్ జాడీతో ప్రయోగాలు చేసిన ఎందరో శాస్త్రవేత్తల్లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒకరు. మెరుపు నిజంగా విద్యుత్ సంబంధమైన చర్యో కాదో తెలుసుకోవాలని బయలుదేరాడు ఫ్రాంక్లిన్. మొట్టమొదటి మెరుపు నిరోధకాన్ని ఫ్రాంక్లిన్ రూపొందించాడు. విద్యుత్ ద్రావకం అతిగా అయినా ఉండవచ్చు, వెలితిగా అయినా ఉండవచ్చు. అతి వెలితిని ఆకర్షిస్తుంది. ఆ విధంగా విద్యుత్ సూత్రాలకి రూపం పోశాడు. విద్యుదావేశం గల 2 వస్తువుల మధ్య ఆకర్షణ బలాన్ని నిర్వచించే సూత్రాన్ని చార్లెస్ అగస్టిన్ కొలంబో కనుక్కున్నాడు. అతి స్వల్ప బలాలను కొలిచే ఓ విమోటన త్రాసు తయారు చేశాడు. బలం దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో విద్యుత్తు మారుతుంది. ఇంతలో ఇలాంటి త్రాసుని మరో వ్యక్తి కూడా కనుక్కున్నాడు. ఇతడికి సిగ్గు కొంచెం ఎక్కువ. అతడు మరో మెట్టు పైకి వెళ్ళాడు. న్యూటన్ గురుత్వ స్థిరాంకాన్ని కూడా కనుక్కోగలను, భూమి ద్రవ్యరాశిని కనుక్కోగలను, కానీ ఆ ఫలితాలని ఎప్పుడూ ప్రచురించలేదు. ఆ రోజులలో వస్తువుల మధ్య రాపిడి నుండి విద్యుత్ పుట్టించేవారు, కానీ ఈ విషయంలో కొన్ని చేపలు ఇంకా పై మెట్టు మీద ఉన్నాయి. 2 లోహాలతో సంపర్కంలో ఉంచినప్పుడు కప్పకాళ్ళు కొట్టుకోవటం గమనించాడు గాల్వాని. ఇది జంతు విద్యుత్కి మరో ఉదాహరణ. అయితే అది కేవలం రసాయన విద్యుత్తేనని వోల్టా నిరూపించాడు. వోల్టా దొంతరతో ప్రయోగాలు చేసేవారి పని చాలా తేలికయ్యింది. అది నెపోలియన్ కొలువులో ఎన్నైన గౌరవాన్ని తెచ్చింది.